హే శ్రీరామ్, శ్రీరామ శరణం మమ పరమ భాగవతులారా. శ్రీమద్ రామాయణము విశ్వామిత్ర మహర్షి యొక్క యజ్ఞాన్ని రక్షించారు రామలక్ష్మణులు సుబాహుడిని మారీచుడిని సంహరించి. శ్రీకృష్ణస్వామి విషయంలో పరమాత్మని చెప్పాడు ఆయన. ఆయన ఆ వచ్చేవారందరూ కూడా పోతన లాంటి వాళ్ళు. వాళ్ళ పేర్లు వేరే ఉన్నాయి. అసలు పోతన పేరు ఉలీకి ఉలూకి అని ఏదో ఉన్నట్లున్నది. ఆయన ప్రకృతిగా భావించాలా చెప్పారు అక్కడ. ఇక్కడ కూడా అంతే. తాటక పేరు ఏమన్నా ఉన్నదేమో తెలియదు, కానీ అది ప్రకృతి అయితే. ఇక్కడ మారీచ సుబాహులు ఎవరు అంటే, సుబాహుడు అనేటటువంటిది అంటే వ్యక్తులే చంపారు, కానీ కథారూపంలో అన్వయిస్తే మానవునికి భావన చేశాడు గనక రాముడు. సంచిత పాపములు, ఆగామి సంచిత కర్మలు, ఆగామి కర్మలు అని ఉంటాయి. ఆ సంచిత కర్మలు నశించిపోతాయి భగవంతుడిని తెలుసుకుంటే, ఆగామి కర్మలు అంటవు. అందుకే సంచిత కర్మల లాంటి సుబాహుడిని నశింపజేశాడు మారీచుడు. ఆగామి కర్మ అంటే రాబోయే కాలంలో కొంత ఇంకా అతడితో పని ఉన్నది కనుక అతడిని అలా దూరంగా కొట్టేశాడు అని చెబుతారు. సరే, అలా వస్తే సరే వెళ్ళు అదే చెయ్యి. అలా ఆగామి రాబోయే కర్మలలో ఉన్నాడు అని చెబుతారు. తర్వాత వాళ్ళు అలా బయలుదేరిపోతూ ఉంటే ఒక దుర్గమైనటువంటి మార్గంలో వెళ్తూ ఉన్నారు. అక్కడ ఒక ఆశ్రమము ఉన్నది. ఆ ఆశ్రమము, రామ ఇక్కడ మనం ఆగాలి, ఇక్కడ అహల్య, గౌతముడు అహల్య ఉండేవారు. పూర్వం దేవేంద్రుడు మోసం చేశాడు అహల్యని, అందువలన ఆయనేమో ఒక కట్టుబాటు చేశాడు. అదే శాపం అంటే తిట్టడమే. కోపం వచ్చి తిట్టేవాళ్ళు. కోపాలు అందరికీ ఉన్నాయి, తాపాలును. ఏం చేశాడంటే, వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమే అస్మిన్ నివత్స్యసి. నీకెవరు తిండి పెట్టరు, నీ వంక ఎవరు చూడరు, నీకు నీళ్లు కూడా పొయ్యరు, నువ్వు బయటకు కూడా వెళ్ళటానికి ఇల్లేదు, నువ్వు ఇక్కడే కూడా ఇక్కడే ఈ దుమ్ములో బడి కొట్టుకుంటూ ఉండు అని తిట్టాడు. వాయుభక్ష గాలి తింటుండు, నిరాహార ఆహారం నీకేమి దొరకదు, తప్యంతి భస్మశాయిని ఈ దుమ్ములో బడి కొట్టుకో, అదృశ్య సర్వభూతానాం నిన్ను ఎవరు చూడరు, నువ్వు బయటకు వెళ్ళటానికి వీల్లేదు కనుక నువ్వు ఎవరికి కనపడవు, ఇక్కడే ఉండు అని తిట్టిపోయాడు. కనుక ఆమెను ఇప్పుడు గౌతమునికి చేర్చాలి అని చెబితే రామచంద్రస్వామి వచ్చాడు. చుట్టూ కట్టి ఉన్నటువంటి అవన్నీ తీసి అవతల పడేశారు. గౌతముడు వచ్చాడు. గౌతముడికి అహల్యను అప్పచెప్పారు, తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఈనాటికి చెప్పుకునేది అహల్య రాయి అని. వాల్మీకి అయితే చెప్పలేదు అహల్య రాయి అనే సంగతిని వాల్మీకి చెప్పలేదు. చెప్పుకుంటున్నారు, నేను వాల్మీకి రామాయణంలో ఉన్న విషయాలని చెప్పటానికి లేనివి చెప్పినా ఉన్నాయి కూడా. ఇప్పుడు మన కథకి ఉత్కర్ష కలిగించే అయితే చెప్పుకోవచ్చు. అలా లోకంలో వాడుకలో ఉన్నది రాయి అనేది, అంతేకాని వాల్మీకి మాత్రం చెప్పలేదు. సరే వచ్చారు అలా అయోధ్యకి. వస్తే అయోధ్య వీధుల వెంట వస్తూ ఉంటే అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దశరథ చక్రవర్తి, ఇక్ష్వాకు వంశ రాజులట వీరు, అశ్వమేధయాగం తర్వాత పుత్రకామేష్లు పుట్టారట అని వింతగా చూస్తున్నారు. ఆ వీధులలో బార్లు తీరారు పైన మేడల మీద. వీరేమో స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. ఇలాంటి సంఘటన అక్కడ కూడా వచ్చింది. కృష్ణయ్య కూడా మధురలో వస్తూ ఉంటే వాళ్ళు చూస్తుంటారు. అక్కడేం కంసుడు భయపెడతాడు వాళ్ళని పలకరించొద్దని. ఇక్కడేమో ఆహ్వానిస్తున్నారు వీళ్ళంతా. అలా పూలు జల్లేవాళ్ళు, గంధము, అత్తరు ఇలాంటివి అలా వచ్చారు. వస్తే జనక చక్రవర్తి ఆహ్వానించాడు వారిని. ఆ తరువాత శివధనువు చూపించాడు. చూపిస్తే దానిని ఆ విశ్వామిత్రుని యొక్క అనుజ్ఞ చేత రామచంద్రస్వామి ఎత్తి దానిని ఆ నారి తగిలించే లోపది విరిగిపోయింది. ఇది మనకేదో స్వయంవరము, రాజులందరూ వచ్చారు అన్నట్లు చెబుతుంటారు. మరి వాల్మీకిలో అయితే అలా ఏం లేదు. అప్పటికి అంతకుముందే అయిపోయినాయి అవన్నీ. అంటే ఆ ధనువు చిన్నప్పుడు పిల్లలు ఆటలాడుకునేటప్పుడు, చిన్న పిల్ల ఆమె 8 ఏళ్ళ వయసే, మరి 5-6 ఏళ్ళప్పుడే ఏమో ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉన్నప్పుడు బంతి ఆట అది బంతి వెళ్ళిపోయిందట. ఈ ధనువు అనేది ఒక పెట్టె మీద పెట్టి ఉంటుంది, ఒక 8 చక్రాలు పెట్టే ఆ విల్లుని పూజిస్తూ ఉన్నారు వాళ్ళు. దాన్ని ఒక 50 500 అలా పట్టుకుని వస్తుంటారు, హరహర మహాదేవ్ అంటూ పరమశివుడిది. కనుక దాని కిందకి వెళ్ళిపోయేటప్పటికి సీత దొంగ, అప్పుడు ఇక నువ్వే దొంగవే అన్నారు పిల్లలంతా. రోజు పంటలేసుకునే పని లేదు, నువ్వు ఆ బంతి తేలేవు కదా, ఎందుకు తేలేందని ఎడం చేత్తో తోపు తోసింది ఆ పెట్టెని, అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికి గుండెలు బాదుకున్నారు, అమ్మో నాయను అసలు ఈ పిల్ల ఇది శక్తి ఇంత బలమైన దాన్ని తోసేసిందని జనకుడికి చెబితే ఆయన కూడా వచ్చి చూశాడు. చూస్తే అవతలకి వెళ్ళిపోయి ఉంది, అమ్మో ఇదేమిటమ్మా ఇప్పుడు ఎంతమందిని పిలవాలి, యజ్ఞాలు యాగాలు ప్రాయశ్చిత్తాలు మరి ఎన్ని చేయించాలి, నువ్వేనా అసలు నిజంగానంటే నేనే నాన్నగారు దీనికోసం ఇంత పని ఎందుకంది, అటు ఎల్లిటి తోసింది దిట్టు వచ్చేసింది. మరి ఏం చేశాడు ఇకప్పుడు ఆయన ఇంత శక్తి, అది ఊరికే ఒళ్ళులావుగా ఉంటాము వయసుతో ఉంటాం కాదు, ఆ శక్తి అనేటటువంటిది ఆత్మశక్తి. ఇప్పుడు కూడా చూడండి ఒక్కొక్క చోట కేంద్రీకరిస్తూ ఉంటారు, రోముల మీద తిరగళ్ళు వేసుకుని కొట్టించుకునేవాళ్ళు, అలాగే చిన్నపిల్లలు కూడా కార్ల కింద దూరిపోయేవాళ్ళు, సర్కస్ ఫీట్లన్నీ కూడా ఒక చోటకి శక్తిని అభ్యాసం చేసి కేంద్రీకరింప చేస్తారు. ఆమె ఎలాగూ ఆ లక్ష్మీ అంశ తల్లి, సాక్షాత్తు లక్ష్మీయే, ఇంకా అంశేమున్నది కనుక ఆమె శక్తికి అడ్డమేమీ లేదు. అప్పుడు ఈ ధనువుని ఉంకుగా పెట్టాడు, ఎవరు ఎత్తి దాన్ని ఆ నారి తగిలిస్తే వాళ్ళకి ఇస్తాను అని. మరి సామాన్యులకు ఇవ్వకూడదు కదా, ఇది ఒక ప్రెస్టేజ్, ఒక గౌరవము. పిల్ల వయసు వచ్చిందని కాదు, అందరూ వచ్చారు ఎవరు ఎత్తలేకపోయారు, కానీ ఈయన భయపడుతున్నాడు. ఇక ఇప్పుడు ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి పిల్లని, రాజులందరూ అయిపోయారు ఎత్తలేకపోయారు అంతా, ఇప్పుడు ఎత్తలేకపోవడంలో అందరూ సమానమే, ఎవడికిచ్చినా ఊరుకోరు, అందరూ అక్కడే ఉన్నారు ఆ జనకపట్టణంలోనే ఉన్నారంతా కూడా, ఎవరికిస్తాడో చూద్దామని. మరి రాజులుంటే మంత్రులు సేనాధిపతులు అక్కడికే వస్తున్నారు, వాళ్ళందరికీ తిండి పెట్టాల్సిందే, జనకుడ తండ్రి లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ బిరుదు ఉంది, వాళ్ళకి ఎవరిని ఏమీ అడగరు, ఇస్తే తీసుకుంటున్నారు పన్నులు అవి, కానీ భూమి పండుతుంది పెడుతున్నారు తింటున్నారు ఉంటున్నారు. అప్పుడు రాజులు ఉన్నారు, అప్పుడు రాముడు వచ్చినప్పుడు ఆయన విరిచేశాడు, వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయితే మరి వివాహం అంటే మా నాన్నగారు ఆయన కూడా చెప్పాలి కదా అన్నాడు, పితృవాక్య పాలకుడు కదా. అయితే కబురు చేశారు భరత శత్రుఘ్నులను కూడా వెంట పెట్టుకు రమ్మని. సరే వాళ్ళు వెళ్ళారు దూతలు, వాళ్ళు వచ్చేలోపు విశ్వామిత్రుని చరిత్ర అంతా చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి ఆయన శతానందుడు, ఆయన అహల్యకి గౌతముడికి కొడుకు. సంతోషంతో ఆయన చరిత్ర చెప్పారు. సరే ఈ లోపల వాళ్ళు వచ్చారు, వాళ్ళు వీళ్ళు కలుసుకున్నారు ఒకరిని ఒకరు. అదే రోజు యుధాజిత్తు కూడా, అంటే కేకయ మహారాజు కొడుకు ఆయన, కైకేయికి తమ్ముడు, ఆయన కూడా అయోధ్యకు వస్తే ఇలా వెళ్ళారంటే ఆయన వచ్చాడు. సరే పెండ్లి కొడుకులను చేశారు నలుగురిని, ఆ వివాహ వేది తీసుకుని వచ్చారు. అప్పుడు మరి ఇలాంటివి ఏం కాదు కదా, అయ్యో ఆ కావలసినవన్నీ ఏదో వాళ్ళు చేస్తూనే ఉన్నారు పురోహితులు. ఇక సీతమ్మను ఆయన చేతిలో పెడుతూ అంటూ ఉన్నాడు జనకుడు, అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. ఆ కౌసల్యానందవర్ధనుడైన రామునితులు అంటూ ఉన్నాడట ఆయన, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచ ఏనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన. ఓ రామా, ఇయం సీత ఏమేనయ్యా సీత అంటే, అంటే ఇక్కడ చాలా వ్యాఖ్యానం ఉంటుంది, అది చదివి దాన్ని తెలుసుకుందాం. అథ సౌందర్య అభిజాత్యాదిన సీతాయాః ప్రతిగ్రహ అర్హతాం వదన్ ప్రతిగ్రహ మనుజానాతి. సౌందర్యంలో కానీ అభిజాత్యం అంటే పుట్టుకలో కానీ చాలా గొప్పది అని, అదిగో ఆమెను నువ్వు గ్రహించవచ్చు అని చెబుతూ ఉన్నాడు. ఇయం అపరిచ్ఛేద్య సౌందర్య సౌకుమార్య లావణ్యాధికం ప్రత్యక్షేణ నిర్దిశతి. ఇంత అని చెప్పడానికి వీల్లేదు, ఇలా ఇదిగో ఈమె అని చూపిస్తూ ఉన్నాడు అలా ప్రత్యక్షంగా ఉన్నది ఇక్కడ అని. నా కేవలం ప్రత్యక్షం సౌందర్యాధికం ప్రత్యక్ష దృష్టమపి అనుమానైన బుభుత్సమానస్య అయోనిజత్వేన అనుమేయించ. ఇంత సౌందర్యము ప్రత్యక్షమే కాదు, అనుమానం అంటే ముందు కారణము ఇంకొక కారణము. ఏమిటి కారణం? అయోనిజ. ఆమెమి మానవుల్లాగా ఏం పుట్టలేదు, అయోనిజై పుట్టింది. అంటే ఇప్పటి వాళ్ళు నిజంగా ఇప్పటి వాళ్ళు అయోనిజలే, అంటే యోని నుంచి పుట్టేవాళ్ళు కాదుగా, ఆపరేషన్లు చేస్తున్నారు కదా, కనుక వీళ్ళందరూ అయోనిజలే ఇప్పటి వాళ్ళు కూడా. కానీ సీతాదేవి లాంటి వాళ్ళు మాత్రం కాదు. మరి ఇక ఆమె సీత అంటూ ఉన్నాడంటే లాంగల పద్ధతి. సీత అంటే సంస్కృతంలో నాగేటి చాలుకు పేరట, అదిగో ఆమె నాగేటి చాలులో వచ్చింది ఈమె. దర్శన దశాయాం కుతూహల గోచరతామ అసాధిత, నువ్వు సిద్ధాశ్రమము నుండి అది అనుర్భంగం చేసి ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలి అనుకుంటూ వస్తున్నావు, అదిగో ఆవిడే ఈవిడ. కనుక క్వచిదప్య అవయవి ప్రతిభత్యభావేన స సంభ్రమం రామం ప్రత్య, ఏదేదో ఎక్కడెక్కడో అనుకుంటున్నావేమో ఈమే సీత అంటున్నాడు. అంతేకాక ప్రసాదే సా పధిచ పధిచ సా పృష్ఠత సా పురస్సా, ఎక్కడో నాటకాల్లో అది అంటారు ఈ శ్లోకము. రాముని సంబంధించిన నాటకాల్లో నువ్వు ప్రతి మేడ మీద ప్రతి మార్గంలోనూ వెనక ముందు కూడా నీకు సీతే కనపడుతుంది వస్తూ ఉంటే. మిథిలకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా సీతలు కాదు, మాయా సీతలు వాళ్ళంతా, ఈవిడ యథార్థమైన సీత అని, ఇయం సీత ఈవిడే సీత అంటున్నాడు అంటారు. అనవరత భావనా ప్రకర్షేణ సర్వత్ర సీతాయాహ ప్రతీయమానత్వాహ ఇయం సీత, అనవరతము కూడా భావనలో నువ్వు అంతా సీత అనుకుంటున్నావు. ఆ మారీచుడికి రాముడు మొత్తం కనపడినట్లుగా నీకు సీత కనపడుతూ ఉన్నది. అలాగే నువ్వు ఆత్మానం మానుషం మన్య అన్నట్లుగా ఆమె కూడా ఇక్కడ లక్ష్మీదేవి ఈమె ఇలా అవతరించింది సుమా, మనిషిగాని అవతరించింది. అలాగే మమసుత అంటే ఆచార ప్రధాన జనక కులజాత, నా కుమార్తె అంటే అని భగవద్గీతలో శ్రీకృష్ణ స్వామి కూడా చెబుతాడు. ఆస్థిత జనకాదయ కర్మణైవ సంసిద్ధమని, కర్మయోగంతో సిద్ధి పొందారు వాళ్ళందరూ గొప్పవాళ్ళు అని చెబుతాడు. అలా నా పెంపకంలో పెరిగిందయ్యా ధర్మం తెలిసినటువంటిది. సహధర్మచరి తవ, నీకు ధర్మచారిని నువ్వు ఏ పని చేస్తే ఆమె, నువ్వు ఏ ధర్మం అయితే ఆ ధర్మమే. నువ్వు ఎవరినైనా రక్షిస్తాను అంటావు, ఆమె అసలు నిన్ను అడిగితే చాలంటే అడగకుండానే రక్షిస్తుంది ఆమె, అది అలాంటిది సుమ అని చెప్పి పాణిగృహ్ణీష్ పాణి నా చేతితో చేయి పట్టుకోవయ్యా, నేనేవాడిని ఈయటానికి నేనేవాడిని, మీరిద్దరూ ఆది దంపతులు భద్రంతే, మీ ఇద్దరికి శుభం కలుగుగాక. ఎందుకంటే ఆ అనుకూలమైనటువంటి వారు అలా ఉన్నారు. ఆమె వయస్సు తక్కువైనా అయోనిజ కనుక ఆమె కూడా మంచి అవయవ పుష్టి కలిగి ఉన్నది. పతివ్రత మహాభాగ ఛాయేవ అనుగత సదా, ఆమె పతివ్రత, అలాగే నీడ శరీరాన్ని నీడ అనుసరించి వచ్చినట్లు ఈవిడ నిన్ను అనుసరించి ఉంటుంది అంటే అందరూ కూడా చాలా బాగుంది అన్నారు. పుష్పవర్షాలు కురిపించారు. ఆ తర్వాత లక్ష్మణస్వామికి ఊర్మిళ, భరతునికి మాండవి, శత్రుఘ్నునికి సుతకీర్తిని ఇచ్చి పెళ్లి చేశారు. 5 రోజులు పెళ్ళి ఈ ధను విరిచినప్పుడు ఆ మోత మహేంద్ర పర్వతం మీద దక్షిణ సముద్ర తీరంలో ఉంటే అక్కడ పరశురాముడికి వినిపించిందట. అప్పటికి వచ్చాడు ఆయన, వీళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అప్పటికి వచ్చి చెబుతాడు, ఏమయ్యా వాడుకలో లేనిదేదో ధనువుని విరిశావు, అలా కాదు ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఇమే ద్వే ధనుషి శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే, 2 ధనువులు చేసి విష్ణుమూర్తికి ఒకటి, వైష్ణవ ధనుస్సు అంటారు పరమశివుడికి ఒకటి ఇచ్చారయ్యా పూర్వము ఆ విశ్వకర్మ, దాంట్లో ఈ 2 ధనువుల్ని పట్టుకున్న వాళ్ళ బలాబలాలు తెలుసుకోవాలని బ్రహ్మదేవుడితో అభిప్రాయంతో విజ్ఞాయ దేవతానాం పితామహ విరోధం జనయామాస తయో సత్యవతాం వరహ. అలా వారిద్దరికీ ఏదో ఒక బలాబలాలు పోటీ పెడితే తదాతు విష్ణువు ధనుష్ టంకారం చేస్తే దృంభితం శైవం ధనుర్భీమ పరాక్రమం హుంకారేణ మహాదేవ తంభితో అధ త్రిలోచన. ఒకసారి ఆ ధ్వనికి ఆయన ఇందిక ఏమీ లాగటానికి కూడా రావట్లేదట, స్థాణువు అయిపోయాడు నిజంగానే ఈయన. అప్పుడు ఆ ధను అవతల పడేస్తే వీళ్ళు తీసుకున్నారు, దేవరాతుడు అనేటటువంటి ఆయన దేవరాతుడు తీసుకున్నాడు. వీళ్ళు పూజించుకుంటున్నారయ్యా దీన్ని ఎత్తు అని అంటే లాగేశాడు దానిని. అయితే వాల్మీకి రామాయణంలో ఈ సంగతి ఉంది, ఎవరైనా చూసుకోవచ్చు. 75వ సర్గలో ఉన్నటువంటిది ఇది, 15 16 ఇంకా ముందు నుంచి 10 శ్లోకాల దగ్గర నుంచి ఉంటుంది ఇది. కానీ చెప్పేవాళ్ళు ఎవ్వరూ కూడా అదే నేను అంటాను వాళ్ళంతా విప్రలంభకులు అని, ఎందుకంటే శివుని మీద ప్రీతి కనుక ఈ చెప్పరు. అవి ఎక్కడయో నేను చెబుతుంటారు, ఏయో ఆ త్రిపురాసుర సంహారంలో అని అయ్యని అని కథలు చెబుతారు. మరి దీన్ని ఏమంటారు, జనాలను ఎందుకు మోసం చేస్తున్నారు, తెలియని వారికి ఇలాంటివి రామకథలు ఎన్నో దూర్చేశారు, అదే కాదు భాగవతంలో దూర్చారు, ఇలా చెప్పేస్తూ ఉంటారు. సరే లోకమంతా మరి దాన్ని ఆమోదించి వాళ్ళకి మరి పెద్ద బ్రహ్మరథం పడుతూ ఉంటారు. నేనేదో వాళ్ళని గురించి చెప్పడం కోసమని కాదు, వాల్మీకి రామాయణంలో ఉన్న సంగతి చెప్తూ ఉన్నాను. మరి అలాంటి వాళ్ళేమో కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి మహాపురుషులు, వారిని అనేపాటి వారిమా మనము అన్నట్లు ఉంటుంటారు. ఆ ధనువుని లాగేశాడు ఆయన, అంటే ధనువుని అలా పట్టుకోగానే పరశురాముడు విష్ణుమూర్తి అవతారమైనది ఆవేశము. అంటే కొంత శక్తి ఉంటుంది, రాజుల్ని చంపేవరకే ఉంది ఆ వైష్ణవ తేజస్సు, ఇటు వచ్చేసింది జీవుడు, అందరిలోనూ పరమాత్మే ఉన్నాడు. కానీ అదనంగా ఉన్నది అక్కడ ఆ విభూతి యోగంలో చెబుతాడు ఆయన, అది నేను ఇది నేను అంటే అదనంగా ఉన్నట్లు అందరిలోనూ ఉంటాడు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానామ అన్నాడు. దైత్యుల్లో ప్రహ్లాదుడు అంటే మిగిలిన వాళ్ళందరూ ఆయన కాదా, అంతర్యామిగా ఆయనే అన్నింటిలోనూ ఉంటాడు. చెట్టు పొట్ట అది ఇదని కాదు, అసలు ఏది కూడా హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే ఏం లేదు, పరమాణువే కాదు కదా, పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్ ప్రోటాన్లు కూడా హరిమయమే మొత్తం అంతా. కనుకలా లాగేశాడు. అక్కడ నుంచి వచ్చారు అయోధ్యకు, స్వాగతాలు పలికారు, అలంకరించారు అయోధ్యని. నలుగురు కుమారులు నలుగురు కోడళ్ళతో చేరాడు హాయిగా దశరథ చక్రవర్తి. ఎలా ఉన్నారు అని అంటే, సీతారాములు చిన్న వయసులోనే ఉన్నప్పటికీ వాళ్ళు ఆనందంగా ఆటలాడుకుంటూ ఉన్నారు. తయాసరాజరిషిసుతోభిరామయ సమేయువాన్ ఉత్తమరాజకన్యయ అతీవ రామ సుశుభేతి కామయ శ్రియా విభుశ్రియ విష్ణురివామరేశ్వర ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే శ్రీమద్ వాల్మీకీయే చతుర్వింశతి సహస్రికాయాం సంహితాయాం శ్రీమద్ బాలకాండే సప్తసప్తతితమ సర్గ. బాలకాండ ఇది మొదటిది, మొదటి కాండ. ఇక ఈ శ్లోకానికి చాలా గొప్ప అర్థాన్ని ఇచ్చారు, చూద్దాం దాన్ని కూడా కొంత. తయా అంటే భోగనైరంతర్యం, నిరంతరము కూడా ఇద్దరు భోగాలని అనుభవిస్తూ ఉన్నారు. పిల్లలైనా సరే వారు సంతోషంగానే ఆటలాడుకున్నట్టుగానే ఉన్నా కూడా మరి ఆటలే. అప్పుడు కైకమ్మ దగ్గర వచ్చి ఆడుతూ ఉండేవాళ్ళు అంటారు ఆ తోటల్లో, అంతఃపురాల్లో అక్కడ. అలా ఇద్దరు కూడా, సీతయ్య అంటే అయోనిజ ఆమె కనుక పితృశుశ్రూషణ ధర్మ ప్రవర్తన, ఆమె పితృశు వాళ్ళను తండ్రి చేసినటువంటి యొక్క తండ్రికి సేవ చేసి రాముడిదేమో ఇది అలా అటువంటిది రాముడు. ఇక ఆమె కూడా అయోనిజ కనుక ఆమె కూడా దానికి తగినటువంటి అభిప్రాయాలు ఇద్దరి కూడా ఒకరిని ఒకరు తెలుసుకుంటూ అంటే ఇంగిత జ్ఞాస్తో కౌసల్యాహ అంటూ ఉంటారు కదా రాముడు అంటుండేవాడు, ఇంగితం లోపల ఏదనుకుంటే తెలుసుకుంటారట. ప్రేక్షిత జ్ఞాస్తో మైథిల్యాహ కంటి చూపులో ఉన్నటువంటి భావాలనే చదువుతారట మిథిలానగర వాసులు. అలా ఒకరికి ఒకరు అన్యోన్యంగా ఎవరికి ఏది కావాలో దానిని వారు ఇచ్చుకుంటూ తీర్చుకుంటూ చక్కగా వారు అనుభవిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. భోగాలు అన్నంత మాత్రాన భోగ ఉపోద్ఘాత కేళితాం, కేళి ఆటలు, ఆ ఆటలలో ఇలా ఒకరిని ఒకరు గెలుస్తూ ఉన్నారు. నాతిశేత అంటే ఒకరిని ఒకరు గెలిచినా కూడా ఏమీ గేలి చేయటం కానీ ఎగతాలు చేయటం అలాంటివి ఏమీ లేకుండానే హాయిగానే ఉంటున్నారు. అలాగే సీత పితృకృత దారా ఇది హేతోరేవ రామస్య సీతాప్రియ ఆసీత్, రాముడికి కూడా తండ్రి గారు ఒప్పుకున్నారు అంటాడట. మా నాయన ఒప్పుకుంటే నేను చేసుకున్నాను కానీ నీ అందం చూసి కాదు అంటుంటాడు ఊరికే ఆ సీతాదేవిని ఉడికించడానికి అప్పుడప్పుడు. నువ్వు గొప్పదానివి అయోనిజవి అయినా కానీ మా నాన్నగారు ఒప్పుకున్నారు అందుకని నువ్వంటే నాకు ఇష్టం అంటాడట. ఏదో ఇది ఉడికించడానికి అంటుంటారు కదా పిల్లల్ని, అలాగే అట్లా అంటూ ఉన్నాడు. అలా రామస్య సీతయ సార్థం ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అలాగే విష్ణురివ అమరేశ్వర, విష్ణువు ఉన్నాడే అమరేశ్వరుడైనటువంటి విష్ణువు, శ్రియా ఇవ లక్ష్మీదేవి రూపం ధరించిన లక్ష్మీదేవిలాగా అతీవ సుశుభే చాలా ఒకరికి ఒకరు ప్రకాశమానంగా చాలా సంతోషంగా ఆనందంగా అభిజన వృత్తాది తౌల్యం సౌందర్య అతరమణీయత ఇలా అప్రాకృత విగ్రహవత్తయ, వీళ్ళు అప్రాకృత విగ్రహాలు ఇద్దరయ్యి కూడా దివ్య దంపతి భోగ ఏవో అత్ర అభివ్యజ్యతే. దివ్య దంపతులు వారు దివ్యమైనటువంటివి కానీ మానుషమైనవి కాదు. అలాగే మనకి కృష్ణుడు రుక్మిణి దగ్గర కూడా ఆయన చెబుతాడు, అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూసి పట్టణంలోని ప్రజలు ఉల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటాడు ఆయన. ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణీదేవితో క్రీడ చేస్తూ చలుపుతూ ఉన్నాడు కృష్ణుడు. వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు, అప్పటికి ఇంకొంచెం మారిపోయింది కాలం, ఆ ట్రెండ్ అంటారు అది మారిపోయింది. ఉత్తరం రాసి మరీ రప్పించింది రుక్మిణీదేవి. ఒక విల్లు అని పెట్టి ఈమె రప్పించింది ఆయన్ని. ఆ విల్లు అనేది ఈయన కోసమే, ఆమె సంకల్పం అది. అలా ఆయన వచ్చాడు, ఇలా ఉత్తరమే రాసేసింది, ఆమె పిలిపించి వివాహం చేసుకుంది. అలా వాళ్ళు కూడా ఆనందంగా ఉంటే పట్టణంలో వాళ్ళందరూ కూడా ప్రీతులు సంతోషాన్ని ఉన్నారు, భయాన్ని విడిచిపెట్టారట. మనం కూడా అలా సంతోషంగాని భయాన్ని విడిచిపెట్టి సీతారాములు లక్ష్మీనారాయణులలాగా వారు ఆనందాలని అనుభవిస్తూ ఉన్నారు. ఇది శ్రీ గోవిందరాజు విరచితే శ్రీ రామాయణ భూషణి మణిమంజీర ఆఖ్యాని బాలకండ వ్యాఖ్యాని సప్తసప్తతమ సర్గ. గోవిందరాజీ వ్యాఖ్యానం అట మణిమంజీరం అట దీని పేరు. రామాయణ భూషణము అసలు మొత్తానికి పేరు. రామాయణ భూషణము అనేది వ్యాఖ్యానం అంటే భూషణం అంటే అలంకారము. దాంట్లో మణిమంజీరము అంటే మొదటిది కదా, మణుల చేత చెక్కబడినటువంటి మంజీరం అంటే పాదములకు పెట్టుకునేటటువంటి అందియ అదేమంటారు పట్టాలు అలాంటిది అన్నమాట. ఇది అంటే చివరికి శిరస్సుకి వెళ్ళిపోయేటప్పటికి యుద్ధకాండ ఆ శిరస్సులో కిరీటం లాంటిది ఉంటుంది. అలా వరుసనే చెప్తూ ఉంటాడు ఆయన. కనుక అది చాలా గొప్పది ఆయన రాసినటువంటిది. వేదే శాస్త్రాశువాదే ప్యనితర సులభాం కీర్తి మాటీకమాన కావ్యాలంకార నాట్య ప్రభృతిషు పటుధీహి కోపి టీకా విధానే శుద్ధాంత పద్మశుద్ధాంతిత మధుమధన శుద్ధ సత్వైకమూర్తి గోవిందార్యో విచార్య వ్యతనుత విమలాం బాలకాండశ టీకాం. వేదములు శాస్త్రములు వాదములు అన్నిటి యందు కూడా ఉన్నటువంటి విషయములు, అలాగే కావ్య అలంకార నాటకాదుల్లో ఉన్నటువంటి మంచి బుద్ధి కలిగినటువంటి మధుమధనుడు విష్ణుమూర్తి యొక్క లక్ష్మి పద్మ శుద్ధాంతిత అంతఃపురంలో ఉండే ఆ తల్లి శుద్ధ సత్వైకమూర్తి ఆ ఇద్దరిని కూడా హృదయం ఉంచుకున్నటువంటి శుద్ధసత్వమూర్తి ఈయన గోవిందార్యులు ఇలా రాశారు టీకని అన్నాడు ఆయన. మనం కూడా ఆనందంగానే వీలైనంత చెప్పుకున్నాము విన్నాము, చాలా సంతోషం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.